పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనే నాడు పలకాలిని గీతిని. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనే నాడు పలకాలిని గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. కలశాన్ని నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా, నీ ఇన్నాడు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన. నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా, నే ఇన్నాళ్ళు చేసి